సంతానం ఎనిమిది దిక్కుల నడుమ సంసారం ఎనభై నాలుగు లక్షల సంతానం సప్తస్వర సంగీతం నవరసాల సాహిత్యం రంగరించుకున్నది రంగుల వలయం నిసరిగా గసగమ సగమదని సానిదపమగరి సప్తస్వర సంగీతం నవరసాల సాహిత్యం రంగరించుకున్నది రంగుల వలయం మన సంగమ నిలయం నవ సాగర మథనం ఇది శాశ్వత ప్రణయం సుందరం సుమధురం నిరుపేదలు తలదాచుకునే నింగి కుటీరం కలవారలు కలలుగనే పసిడి పంజరం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం పుల ఓంకారం నీలో కంద వెలుగులాకారం నీలో విందావల పుల ఓంకారం నీలో కంద వెలుగులాకారం ఉదయారుణ మందారం హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన కళ్యాణ మంటపం హృదయారుణ మందారం హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన కళ్యాణ మంటపం ఇది సృష్టికి ప్రాణం మన ముక్తికి మూలం ఇది ఇలలో స్వర్గం సుందరం సుమధురం ప్రేమ మందిరం కలవారలు కలలు గనే పసిడి పంజరం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం.